అత ద్వితీయాష్టక ప్రథమ ప్రశ్న ప్రారంభ. అంగిరసో వై సత్రమాసత తేషాం పృష్ణర్ఘం మధురాసీత్ సర్జేషేణాజీవత్ తే బ్రువన్ కస్మై సత్రమాస్మహే ఏ స్యాషధేర్న జనజామలి తే దివో వృష్టిమసృజంత యావంతస్తోకా అవాపద్యంత తావతే రోషధయో జాయంత తాజాతా పితరో విషేణాలింబన్ తాసాహం జగ్ధారుప్యంత్యైత్ తే బ్రువన్ కరితమిచ్చమకరితి వయం భాగధేయమిచ్చమానా ఇతి పితరో బ్రువన్ కింబో భాగధేయమితి అగ్నిహోత్ర ఏవనోప్యస్తిత్యబ్రువన్ ఏభ్యేతద్భాగేయం ప్రాయచ్చన్ యద్ధృత్వా నిమార్ష్టి తతో వేత ఓషధీరస్వదయన్ ఏవం వేద స్వదంతే స్మా ఓషధయ ఏ వత్సముపావాసృజన్ ఇదన్నో హవ్యం ప్రదాపయేతి సోబ్రవీద్వరం వృణై దశమారాత్రేర్జాతం నదోహన్ ఆసంగమం మాత్రా సరచరాణేతి తస్మాద్వత్సంజాతం దశరాత్రేర్నదుహంతే ఆసంగమం మాత్రా సహచరతి వారే పృథగృహ్యస్య తస్మాద్వత్సగం సగం సృష్టజగం రుద్రోఘాతుక అవి సంధాన్ధయతి ప్రజాపతిరగ్నిమసజత తం ప్రజాన్వసృజ్యంత సమభాగ ఉపాస్త సోస్య ప్రజాభిరపాక్రామత్ తమవరుత్సమానోన్వయేత్ తమవరుధన్నాశక్నోత్ సతోదప్యత సోగ్నిరుపారమతాపివైశ్చ ప్రజాపతిరుతి అర్హాటాదుదమృష్ట తద్ఘృతమభవత్ తస్మాద్యస్య దక్షిణతః కేశా ఉన్మృష్టాః తాంజ్యేష్టలక్ష్మే ప్రజాపత్యేత్యాహు యద్రరాటాదుదమృష్ట తస్మాద్రరాటే కేశా న సంతి తదగ్నౌ ప్రాగృహ్ణాత్ తద్య చికిత్సత్ జుహవాని మాహౌషా నిజే తద్విచికిత్సాయై జన్మ ఏవం విద్వాన్ విచికిత్సతి వసీయ ఏవ చేతయతే తమ్ వాగభ్యవదజ్యోధీతి సోబ్రవీర్ తమసీతి స్వైవ దేవాగిత్యబ్రవీర్ సోజుహోత్స్వాహేతి తత్స్వాహాకారస్య జన్మ యేవగ్రస్వాహాకారస్య జన్మ వేద కరోతి స్వాహాకారేణ వీర్యం యస్యైవం విదుషస్వాహాకారేణ జుహ్వతి భోగాయైవాస్య హుకం భవతి తస్యా ఆహుత్యై పురుషమసృజత ద్వితీయమజుహోత్ సోశ్వమసృజత తృతీయమజుహోత్ సగామసృజత చతుర్థమజుహోత్ సోమిమసృజత పంచమజుహోత్ సోజామసృజత సోగ్నిరబిభేత్ ఆహుతేభిర్వైమాప్నోతీతి స ప్రజాపతిం పునః ప్రావిశత్ తం ప్రజాపతిరబ్రవీత్ జాయస్వేతి సోబ్రవీత్ కిం భాగభేదమభిజనిష్య ఇతి తుభ్యమే వేదకం భూయాత్యబ్రవీర్ స ఏతద్భాగభేదమభ్యజాయత యదగ్నిహోత్రం తస్మాదగ్నిహోత్రముచ్యతే తద్భూయమానమాదిత్యోబ్రవీర్ మాహౌషీ ఉభయోర్వైనాభేతది సోగ్నిరబ్రవీర్ కథన్నౌ హోష్యంతీతి సాయమేవ తుభ్యం జుహవన్ ప్రాతర్మహ్యమిత్యబ్రవీర్ తస్మాదగ్నజే సాయకం భూయతే సౌర్యాయ ప్రాత ఆగ్నేజీ వైరాత్రి ఐంద్రమః యదనుయతే సూర్యే ప్రాతర్జుహుయాత్ ఉభయమేవాగ్నేయ్య స్యాత్ ఉదితే సూర్యే ప్రాతర్జుహోతి తథాగ్నజే సాయకం భూయతే సూర్యాయ ప్రాత రాత్రిం వా అను ప్రజా ప్రజాయంతే అన్హా ప్రతిష్టంతే యత్సాయంజుహోతి ప్రైవతేన జాయతే ఉదితే సూర్యే ప్రాతర్జుహోతి ప్రత్యేవతేన తిష్టతి ప్రజాపతిరకామయత ప్రజాయేతి స ఏతదగ్నిహోత్రం మిథునమపశ్యత్ తదుదితే సూర్యే జుహోత్ యజుషాన్యత్ తూష్ణీమన్యత్ తతో వై స ప్రజాయత యస్యైవం యజుష ఉదితే సూర్యేగ్నిహోత్రం జుహ్వతి ప్రైవ జాయతే అథోజసా దివా ప్రజానం నేతి తాదృగే వదత్ అథో ఖల్వాహు యస్య వైద్వౌ పుణ్యౌ గృహే వసత యస్తజోరణ్యగం రాధయత్యన్యాన్న ఉభౌ వా వసత పృచ్చతీతి అగ్నిం వాదిత్య సాయం ప్రవిశతి తస్మాదగ్నిర్దూరాన్నక్తం దృశే ఉభేహి తేజసే సంపద్యే ఉద్యంతం వాదిత్యమగ్నిరను సమారోహతి తస్మాద్భూమదేవాగ్నేర్దివాదృశే యదగ్నజే సాయం జుహుయాత్ ఆసూర్యాయ వృష్ట్యేత యత్సూర్యాయ ప్రాతర్జుహుయాత్ ఆగ్నజే వృష్ట్యేత దేవతాభ్యస్తమదం దధ్యాత్ అగ్నిర్జ్యోతిర్జ్యోతిస్సూర్య స్వాహేత్యేవ సాయకం హోతవ్యం సూర్యోద్యోతిర్జ్యోతిరగ్నిస్వాహేతి ప్రాతః తథోభాభ్యాగం సాయకం భోజతే ఉభాభ్యాం ప్రాతః న దేవతాభ్యస్తమదం దధాతే అగ్నిర్జ్యోతిరిత్యాహ అగ్నిర్వైరేతోధాః ప్రజాజ్యోతిరిత్యాహ ప్రజా ఏవాస్మే ప్రజనయతి సూర్యోజ్యోతిరిత్యాహ ప్రజాస్వేవ ప్రజాతా హృవేతో దధాతి జ్యోతిరగ్నిస్వాహేత్యాహ ప్రజా ఏవ ప్రజాతా అస్యాం ప్రతిష్టాపయతి తూష్ణీముత్తరామాహుతిం జుహోతి మిథునత్వాయ ప్రజాత్యై యదుదితే సూర్యే ప్రాతర్జుహుజాత్ యథాది సహే ప్రద్రుతాయ శూన్యాయాగం హరంతి తాదృగే వదత్ వాహతస్తద్భరేత్యాహు యత్స్వనవేద యస్మై తద్ధరంతీతి తస్మాద్యదౌషసం జుహోతి తదేవ సంప్రతి అథో యథా ప్రార్థమౌషసం పరివేవేష్టి తాదృగే వదత్ రుద్రో వా ఏష యదగ్నిః పత్నేత్స్థాలే యన్మధ్యేగ్నేరధిశ్రయేత్ రుద్రాయ పత్నీమపి దధ్యాత్ క్రమాయుకా స్యాత్ ఉదేచోంగారాన్ నిరోహ్యాధిశ్రయతి పత్నియై గోపీథాయ యంతాన్ కరోతి తథా పత్న ప్రమాయుకా భవతి ధర్మో వా ఏషోషాంతః అహరః ప్రవృజ్యతే యదగ్నిహోత్రం ప్రతిషించే పశుకామస్య శాంతమివ హి పశవ్యం న ప్రతిషించే బ్రహ్మవర్చసకామస్య సమిద్ధమివ హి బ్రహ్మవర్చసం అథో ఖలు ప్రతిషిచ్యమేవ యత్ప్రతిషించతి తత్పశవ్యం యజ్జుహోతి తద్బ్రహ్మవర్చసి ఉభయమేవాక ప్రచ్యుతం వా ఏతదస్మాల్లోకాత్ అగతం దేవలోకం యచ్చుతగంహవిరనభిధారితం అభిద్యోతయతి అభ్యేవైనద్ధారయతి అథో దేవత్రైవైనద్గమయతి పర్యగ్నికరోతి రక్షతామపహత్యై త్రిఃపర్యగ్నికరోతి యా వృద్ధియజ్ఞః అథో మేధ్యక్తాయ యత్ప్రాచీనముద్వాసయేత్ యజమానకం శుచార్పయేత్ యద్దక్షిణా పితృదేవత్యగ్ర స్యాత్ యత్ ప్రత్యగ్ పత్నీగుం శుచార్పయేత్ ఉదీచీనముద్వాసయతి ఏషా మే దేవమనుష్యాణాగుం శాంతాయ తామే వై నదనోద్వాసయతి శాంతై వర్మకరోతి యజ్ఞస్య సంతత్యై నిష్టపతి ఉపైవ తత్స్తృణాతి చతురం నయతి చతుష్పాద పశవ పశూనేవరుంధే సర్వాన్ పూర్ణానం నయతి సర్వే పుణ్యారాధా అనూచ ఉన్నయతి ప్రజాయ అనూచీనత్వాయ అనాచ్యేవాస్య ప్రజార్థుకా భవతి సంవృశతి వ్యారత్యై ఆహోష్యన్నుపసాదయేత్ యదహోష్యన్నుపసాదయేత్ యథాన్యస్మా ఉపనిధాయ అన్యస్మై ప్రయచ్చతి తాదృగేవత్ ఆస్మై వృష్యేత యదేవగార్హపత్యేభిశ్రయతి తేన గార్హపత్యం ప్రీణాతి అగ్నిరబిభేద్ ఆహుతయోమాత్యేష్యంతీతి సజేతాగుం సమిధమపశ్యత్ తామాధత్త తతో వా అగ్నావాహుతయోద్భిరంత యదేనగుం సమయచ్చత్ తత్సమిధ సమిత్వాం సమిధమాదధాతి సమేవైనం యచ్చతి ఆహుతేనాం ధృత్యై అసో అగ్నిహోత్రమేవేధ్వాకరోతి ఆహుతేనాం ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదినో వదంతి యదేకాగం సమిధమాధాయ ద్వే ఆహుతే జుహోతి అథకస్యాగం సమిధి ద్వితీయామాహుతిం జుహోతీతి యద్వే సమిధావాదధ్యాత్ భ్రాతృజమస్మై జనగేత్ ఏకాగం సమిధమాధాయ యజుషాన్యామాహుతిం జుహోతి ఉభే ఏవ సమిద్వతి ఆహుతే జుహోతి నాస్మై భ్రాతృయం జనయతి ఆదేయప్తాయాంజుహోతి సమిద్ధమి బహిర్బ్రహ్మవర్చసం అథోదథాది జ్యోతిష్కృత్వా పరివేవేష్టి తాదృగేవ చతురన్నయతి ద్విర్జుహోతి తస్మాద్విపాచతుష్పాదమత్తి అథోద్విపద్యేవ చతుష్పద ప్రతిష్టాపయతి ఉత్తరావతీం వైదేవా ఆహుతిమజుహవు అవాచేమసురాః తతో దేవా అభవన్ పరాసురాః యం కామయే తపసీలాన్ స్యారితి కణీదస్తస్య పూర్వగం హృత్వా ఉత్తరం భూయో జుహుయాత్ ఏషా వా ఉత్తరావత్యాహుతిః తాం దేవా అజుహవుః తతస్తే భవన్ యస్యేవం జుహ్వతి భవత్యేవ యం కామయే తపాపీలాన్ స్యారితి భోజస్తస్య పూర్వగం హృత్వా ఉత్తరం కనీయో జుహుయాత్ ఏషా వా అవాచ్యాహుతిః తామసురా అజుహవుః తతస్తే పరాభవన్ యస్యైవం జుహ్వతి పరైవ భవతి సత్వోపసాదయత్యజామిత్వాయ అథోభ్యావృత్యై వార్హపత్యం ప్రతీక్షతే అననుధ్యాయనమేవైనం కరోతి అగ్నిహోత్రస్య వై స్థాణురస్తి తంగ్యరిచ్ఛేత్ యజ్ఞస్థాణమిచ్ఛేత్ ఏష వా అగ్నిహోత్రస్య స్థాణు యత్పూర్వాహుతిః తాన్యదుత్తరయాభిజుహుయాత్ యజ్ఞస్థాణమిచ్ఛేత్ అతిహాయ పూర్వామాహుతిం జుహోతి యజ్ఞస్థానమేవ పరివృణత్తి అథో భ్రాతృజమేవాతిక్రామతి అవాచీనకం సాయముపమాష్టి రేత ఏవ తద్దధాది ఊర్ధ్వం ప్రాత ప్రజనయత్యేవ తత్ బ్రహ్మవాదినో వదంతి చతురన్నయతి ద్విర్జుహోతి అథక్వద్వే ఆహుతే భవతమితి అగ్నౌ వైశ్వానరయతి బ్రూయాత్ ఏష వా అగ్నిర్వైశ్వానర యద్బ్రాహ్మణః హుత్వాద్భిః ప్రాశ్నాతి అగ్నావేవేశ్వానరే ద్వే ఆహుతే జుహోతి ద్వర్జుహోతి ద్వర్నిమాష్టే ద్విః ప్రాశ్నాతి షట్ సంపద్యందే షట్వాగవః ఋతూనేవ ప్రేణాతి బ్రహ్మవాదినో వదంతి కిం దేవత్యమగ్నిహోత్రమితి వైశ్వదేవమితి బ్రూయాత్ యద్యజుషా జుహోతి తదేంద్రాగ్నాం తూష్ణే తత్ప్రజాపత్యం యన్నిమాష్టి తదోషధీనాం యద్విదీదం తత్పితృణాం యత్ప్రాశ్నాతి తద్గర్భాణాం తస్మాద్గర్భా అనశ్నంతో వర్ధంతే యదాచామతి తన్మనుష్యాణాం ఉదం పర్యావృత్యాచామతి ఆత్మనో గోపేథాయ నిర్ణయనేక్తిశుద్ధ్యై నిష్టపతిస్వగాగత్యై ఉద్దిశతి సప్తఋషీనేవ ప్రీణాతి దక్షిణా పర్యావర్తతే స్వమేవ వీర్యమను పర్యావర్తతే తస్మాద్దక్షిణోర్ధ ఆత్మనో వీర్యావర్తనః తథో ఆదిత్యస్యైవావృతమను పర్యావర్తతే తత్వోపసమిన్ధే బ్రహ్మవర్చసస్య సమిద్ధే న దర్హిరను ప్రహరేద్ అసర్గస్థితో వా ఏష యజ్ఞః యదగ్నిహోత్రం యదను ప్రహరేద్ యజ్ఞం విచ్ఛిన్యాద్ తస్మాన్నాను ప్రహృత్యం యజ్ఞస్య సంతత్యై అపో నినయతి అవభృతస్యైవ రూపమకః బ్రహ్మవాదినో వదంతి అగ్నిహోత్ర ప్రాణినా యజ్ఞాః కిం ప్రాణమగ్నిహోత్రమితి వత్సో వా అగ్నిహోత్రస్య ప్రాణం అగ్నిహోత్రం యజ్ఞానాం తస్య పృథివీ సదః అంతరిక్షమాగ్నేభ్యం ద్యోరహ విర్ధానం విద్యా ఆపః ప్రోక్షణయః ఓషధయో బర్హిః వనస్పతయ విద్మః దిశః పరిధయః ఆదిత్యో లోపః యజమానః పశుః సముద్రోపభృతః సంవత్సరస్వగాకారః తస్మాదాహితాగ్నేః సర్వమేవ వర్హిష్యం దత్తం భవతి యత్సాయం జుహోతి రాత్రిమేవ తేన దక్షిణ్యాం కురుతే యత్ ప్రాతః అహరేవ తేన దక్షిణ్యం కురుతే యత్ తతో దదాతి సా దక్షిణా యావంతో వై దేవా అహురమాదన్ తే పరాభవన్ త ఏతదగ్నిహోత్రకం సర్వస్యైవ సమవదాయాజుహవః తస్మాదాహుః అగ్నిహోత్రం వై దేవా గ్రహాణాన్నిష్కృతిమపశ్యన్నితి యత్సాయం జుహోతి రాత్రిజా ఏవ తద్ధృతాద్యాయ యజమానస్యాపరాభావాయ యత్ప్రాతః అంధదేవ తద్ధృతాద్యాయ యజమానస్యాపరాభావాయ యత్తతోష్ణాతి ఉతమేవ తత్ ద్వయోః పయసా జుహుయాత్ పశుపామస్య ఏతద్వా అగ్నిహోత్రం మిథునం య ఏవం వేద ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే ఇమామేవ పూర్వజా దుహే అమోముత్తరయా అభిశ్రిత్యోత్తరమానయతి యోనావేవ తగ్రేతశ్చించతి ప్రజననే ఆజ్యేన జుహుజా తేజస్కామస్య తేజో వా ఆజ్యం తేజస్యే భవతి అయసా పశుకామస్య ఏతద్వే పశూనాగం రూపాం రూపేణైవాస్మై పశూనవరుంధే పశుమానేవ భవతి దధ్నేంద్రియకామస్య ఇంద్రియం వైదధి ఇంద్రియావ్యేవ భవతి యవాగ్వాగ్రామకామస్యౌషధా వై మనుష్యాః భాగధేయేనైవాస్మై సజాతానవరుంధే గ్రామ్యేవ భవతి అయజ్ఞో వా ఏష యో సామా చతురున్నయతి చతురక్షరగం రథంతరం రథంతరస్యేషవర్ణ ఉపరీవహరతి అంతరిక్షం వామదేవ్యం వామదేవ్యస్యేషవర్ణ ద్విర్జుహోతి ద్యక్షరం బృహత్ బృహత ఏషవర్ణ అగ్నిహోత్రమేవ తత్సామన్వత్కరోతి యో వా అగ్నిహోత్రస్యోపసతో వేద ఉపైనముపసదో నమంతే విందత ఉపసత్తారం ఉన్నీయోపసాదయతి పృథివీమేవ ప్రీణాతి హోర్షన్నుపసాదయతి అంతరిక్షమేవ ప్రీణాతి పుహోపసాదయతి దివమేవ ప్రీణాతి ఏతావా అగ్నిహోత్రస్యోపసదః యేవం వేద ఉపైనముపసదో నమంతి విందత ఉపసత్తారం యో వా అగ్నిహోత్రస్యాశ్రావితం వృత్యాశ్రావితం హోతారం బ్రహ్మాణం వషట్కారం వేద తస్యత్వేవ హుతం ప్రాణో వా అగ్నిహోత్రస్యాశ్రావితం అపానః ప్రత్యాశ్రావితం మనోహోతా చక్షుర్బ్రహ్మా గణేశో వషట్కారః య ఏవం వేద తస్యత్వేవ హుతం సాయంజావానశ్చ వై దేవాః ప్రాదర్యావానశ్చ అగ్నిహోత్రిణో గృహమాగచ్చంతి తాన్ తర్పయేత్ ప్రజయాస్య పశుభిర్వితిష్ఠేరన్ యత్తర్పయేత్ తృప్తాయేనం ప్రజయా పశుభిస్తర్పయేయః సజోర్దేవైః సాయంజావభిరితి సాయగం సంవృషతి సజోర్దేవైః ప్రాతర్యావభిరితి ప్రాతః ఏ చైవ దేవాస్తాయంజావానోయేత ప్రాతర్యావాణః తానేవోభయాగస్తర్పయతి తయేనం తృప్తా ప్రజయా పశుభిస్తర్పయంతి అరుణోహ స్వాహౌపవేశి అగ్నిహోత్ర ఏవాహగం సాయం ప్రాతర్వజ్రం భ్రాతృవ్యేభ్య ప్రహరామి తస్మాన్మత్పాపీయాగం సా భ్రాతృవ్యాది చతురన్నయతి ద్వర్జహోతి సమిత్సప్తమీ సప్తపదాశక్వరీ శాక్వరో వజ్ర అగ్నిహోత్ర ఏవ తత్సాయం ప్రాతర్వజ్రం జయమానా భ్రాతృవ్యాయ ప్రహరతి భవత్యాత్మనాభ్రాతృవ్యోభవతి ప్రజాపతిరకామయతాత్మన్వన్వే జాయేతేతి సోదుహోద్ తస్యాత్మన్వద జాయత అగ్నిర్వాయురాదిత్యః తే బ్రువన్ ప్రజాపతిరహోషేదాత్మన్వన్వే జాయేతేతి తస్య భయమజనష్మహి జాయతాన్న ఆత్మన్వతి దుహవః ప్రాణానామగ్నిః తనువై వాయుః చక్షుష ఆదిత్యః ఏషాగం హుతాదజాయతగౌరేవ తస్యై పయసి వ్యాయచ్ఛంత మమ హుతాదజనిమమేతి ఏ ప్రజాపతిం ప్రశ్నమాజన్ స ఆదిత్యోగ్నిమబ్రవీద్ యతరో నౌజయాత్ తన్నౌ సమితి కస్యైకౌహౌషేది ప్రజాపతిరబ్రవీత్ కస్యైక ఇది ప్రాణానామహమిత్యగ్ని తనువా అహమితి వాయుః చక్షుషోహమిత్యాదిత్యః యదేవ ప్రాణానామహౌషేద్ తస్య హుతాద జనీతి అగ్నేర్హుతాద జనీతి తదగ్నిహోత్రస్యాగ్నిహోత్రత్వం గౌర్వాగ్నిహోత్రం యేవం వేదగౌరగ్నిహోత్రమితి ప్రాణాపానాభ్యామేవాగ్నికం సమర్థయతి అవ్యర్థక ప్రాణాపానాభ్యాం భవతి యేవం వేద తౌ వాయురబ్రవీద్ అనుమాభజతమితి యదేవగారుహపత్తేభిశ్రుత్యాహవనీయమభ్యద్రమాన్ తేన త్వాం ప్రేణానిత్యబ్రూతాం తస్మాద్యద్గారుహపత్తేభిశ్రుత్యాహవనీయమభ్యద్రవతి వాయుమేవ తేన ప్రీణాది ప్రజాపతిర్దేవతా సృజమానః అగ్నిమేవ దేవతానాం ప్రథమము సృజత సోమాన్యదాలంభ్యమవిత్వా ప్రజాపతిమభిపర్యావర్తత తమృత్యోరమిభేత్ సోమవాధిత్యమాత్మనో నిరమిమీత తగంహత్వా పరాం పర్యావర్తత తతో మే సమృత్యమపాజయత్ అపమృత్యం జయతి య ఏవం వేద తస్మాద్యస్యైవం విదుషః ఉదైతాహముదభ్యహన్న జుహ్వతి ఉదమేవాస్య భవతి అసోత్యాదిత్యోగ్నిహోత్రం రౌద్రం గవి వాయవ్యముపహృష్టం ఆశ్రియం దుహ్యమానం సౌమ్యం దుగ్ధం వారుణమభిశ్రితం వైశ్వదేవాభిందవః ఔష్ణముదంతం సారస్వతం విష్యందమానం నేత్రగం శరః ధాతుర్ద్వాసితం బృహస్పతేరున్నీతం సవితః ప్రక్రాంతం ద్యావాపృథివ్యగ్రహ్రియమాణం ఐంద్రాగ్నముపసన్నం అగ్నేః పూర్వాహుతిః ప్రజాపతేరుత్తరా ఐంద్రగం హుతం దక్షిణత ఉపసృజతి పితృలోకమేవ తేన జయతి ప్రాచీమావర్తయతి దేవలోకమేవ తేన జయతి ఉదీచీమావృత్యలోగ్ధి మనుష్యలోకమేవ తేన జయతి పూర్వో దుఃఖ్యా జ్యేష్ఠస్య జ్యేష్ఠినేయస్య యోవాగతశ్రేయస్యాత్ అపరో దుఃఖ్యాత్ కనిష్టస్య కానిష్ఠినేయస్య యో బాబుభూషేత్ న సంవృషతి పాపవస్య సస్య వ్యావృత్యై వాజవ్యం వా ఏతదుపసృష్టం ఆశ్వినం దుహ్యమానం మైత్రం దుగ్ధం అర్యం న ఉద్వాస్యమానం రాష్ట్రమున్నీయమానం బృహస్పతేరున్నీతం సవితు ప్రక్రాంతం యావా పృథివ్యగ్రశ్రియమాణం ఐంద్రాగ్నముపసాధితం సర్వాభ్యో వా ఏష దేవతాభ్యో జుహోతి యోగ్నిహోత్రం జుహోతి యథా ఖలు వైభేదం దీర్ఘే తర్పయతి ఏమగ్నిహోత్రే యజమానం తర్పయతి ప్రత్యతి ప్రజయా పశుభి పశువర్గం లాగం జానాతి పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిషమైర్జాయతే యస్యైవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి యౌచైన దేవం వేద త్రయో వై ప్రయ్యమేధాసన్ తేషాంత్రేకోగ్నిహోత్రమజుహోత్ ద్విరేక సకృదేక తేషాంగస్త్రిరజుహోత్ సరిచాజుహోత్ యో ద్విః సయజుషా యః సకృత్ స తూష్ణీం యశ్చయజుషాజుహోత్యశ్చ తూష్ణీం తాముభావార్ధృతాం తస్మాద్యజుషాహుతి పూర్వాహోద్రవ్యా తూష్ణీముత్తరా ఉభే ఏవద్భీ అవరుంధే అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహేతి సాయం జుహోతి రేత ఏవ తద్దధాని తోర్జోర్జ్యోతిర్జ్యోతిస్వోర్జస్వాహేతి ప్రాత రేత ఏవ హితం ప్రజనయతి రేతో వా ఏతస్య హితం న ప్రజాయతే యస్యాగ్నిహోత్రమహుతగుంసోర్జోభ్యుదేతి యద్యంతే స్యాద్ ఉన్నీయ ప్రాణుదాగ్రహేత్ స ఉపసాధ్యాతమితో రాసీత స యదాతామ్యేత్ అసభూస్వాహేతి జుహుయాద్ ప్రజాపతిర్వైభూత తమేవోపాసరత్ స ఏవైనంతత ఉన్నయతి నార్తిమార్చతి యజమానః యదగ్నిముద్ధరతి వసవస్తర్హ్యగ్నిః తస్మినియస్య తథా విధే జుహ్వతి వదష్వేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి నిహితోధూపాయం ఛేదే రుద్రాస్తర్హ్యగ్నిః తస్మినియస్య తథా విధే జుహ్వతి రుద్రేష్వేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి ప్రథమమిధ్వమక్షిరాలభతే ఆదిత్యాస్తర్హ్యగ్నిః తస్మినియస్య తథా విధే జుహ్వతి ఆదిత్యేష్వేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి సర్వ ఏవ సర్వశ ఇధ్వ ఆదీప్తో భవతి విశ్వే దేవాస్తర్హ్యగ్నిః తస్మినియస్య తథా విధే జుహ్వతి విశ్వేష్వేవాశ్చ దేవేష్వగ్నిహోత్రకం హుతం భవతి నితరామర్చిరుపావేతి లోహినీకేవ భవతి ఇంద్రస్తర్హ్యగ్నిః తస్మినియస్య తథా విధే జుహ్వతి ఇంద్ర ఏవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి అంగారా భవంతి తేభ్యోంగారేభ్యోర్చిరుదేతి ప్రజాపతిస్తర్హ్యగ్నిః తస్మినియస్య తథా విధే జుహ్వతి ప్రజాపతా దేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి శరోంగారా అధ్యోహంతే బ్రహ్మదర్హ్యగ్నిః తస్మినియస్య తథా విధే జుహ్వతి బ్రహ్మన్నేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి వశుష రుద్రేష్వాదిత్యేషు విశ్వేషు దేవేషు ఇంద్రే ప్రజాపతో బ్రహ్మన్ అపరివర్గమేవాస్యైతాసు దేవతాసు హుతం భవతి యస్యైవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి యవుచైన దేవం వేద ఋతంత్వా సత్యేన పరిషించామీతి సాయం పరిషించతి సత్యం త్వర్తేన పరిషించామీతి ప్రాత అగ్నిర్వాదితం అసావాదిత్యః సత్యం అగ్నిమేవ తదాదిత్యేన సాయం పరిషించతి అగ్నినాదిత్యం భాతస్వః యావదహోరాత్రే భవతః తావదస్య లోకస్య నార్తిర్నరిష్టిః నాంతో న పర్యంతోస్తి యస్యైవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి యగుచైన దేవం వేద ఇతి ద్వితీయాష్టక ప్రథమ ప్రశ్న సమాప్తః. అత ద్వితీయాష్టక ద్వితీయ ప్రశ్న ప్రారంభ. ప్రజాపతిరకామయత ప్రజాసృజేతి సజేతం దశహోతారమపశ్యత్ తమ్ మనసానుద్విత్య దర్భస్తంభేయుహోర్ తథో వై స ప్రజా అసృజత తా అస్మాత్ సృష్టా అపరాక్రామన్ తాగ్రహేణాగృహ్ణాత్ తగ్రహస్య గ్రహత్వం యః కామయేత ప్రజాయేయేతి స దశహోతారం మనసానుద్రిత్య గర్భస్తంభేజుభూయాత్. ప్రజాపతిర్వై దశహోతా ప్రజాపతిరేవ భూత్వా ప్రజాయతే మనసా జుహోతి మన ఇవ హి ప్రజాపతిః ప్రజాపతిరాప్యై ఓర్ణయా జుహోతి ఓర్ణ ఇవ హి ప్రజాపతిః ప్రజాపతిరాప్యై న్యూనయా జుహోతి న్యూనాధి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజారాగం సృష్ట్యై దర్భస్తంభేజుహోతి ఏతస్మాద్వైయోనే ప్రజాపతి ప్రజా అసృజత తస్మాదేవయోనే ప్రజాపతి ప్రజా అసృజత తస్మాదేవయోనే ప్రజాయతే. బ్రాహ్మణో దక్షిణత ఉపాస్తే బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్టా ఉపద్రష్టుమత్యేవ ప్రజాయతే. గృహో భవతి ప్రజానాగం సృష్టానాం ధృత్యై యం బ్రాహ్మణం విద్యాం విద్వాగం సంయశో నక్షేత్ సోరణ్యం పరేత్య దర్భస్తంభముగ్రథ్య బ్రాహ్మణం దక్షిణతో నిషాద్య చతుర్హోత్రేంద్రియాచక్షీత ఏతద్వై దేవానాం పరమం గుహ్యం బ్రహ్మ యచ్చతుర్హోతారః తదేవ ప్రకాశం గమయతి తదేనం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానాం గమయతి గర్భస్తంభముగ్రథ్య వ్యాచష్టే. అగ్నివాన వై దర్భస్తంభ అగ్నివత్యేవ వ్యాచష్టే. బ్రాహ్మణో దక్షిణత ఉపాస్తే బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్టా ఉపద్రష్టుమత్యేవైనంగ్యశరిచ్ఛలి ఈశ్వరం దంయశోర్తోరిత్యాహుః యస్యాంతే వ్యాచష్ట ఇతి పరస్తస్మై దేయః యదేవేనం తత్రోపనమతి తదేవావరుంధే. అగ్నిమాదధానో దశహోత్రారణిమవదధ్యాత్ ప్రజాతమేవేన మాధత్తే తేనైవోద్భృత్యాగ్నిహోత్రం జుహుయాత్. ప్రజాతమేవేన జుహోతి హవిర్నిర్వప్స్యం దశహోతారం వ్యాచక్షీత ప్రజాతమేవేన నిర్వపది సామిధేనేరణువక్ష్యం దశహోతారం వ్యాచక్షీత సామిధేనేరేవ సృష్ట్వారభ్య ప్రతముతే. అథో యజ్ఞో వై దశహోతా యజ్ఞమేవ తనుతే అధిచరం దశహోతారం జుహుయాత్. నవ వై పురుషే ప్రాణాః నాభిర్దశమే సప్రాణమేవైనమభిచరతి ఏతావద్వై పురుషస్య స్వం యావత్ ప్రాణాః యావదేవాస్యాస్తి తదభిచరతి సుకృతగిరిణే జుహోతి ప్రగరేవా ఏతద్వా అస్యే నరృతిగృహీతం నరృతిగృహీత ఏవేనం నరృత్యాగ్రాహయతి యద్వాచః క్రూరం తేన వశక్కరోతి వాచలేవేనం క్రూరేణ ప్రవృశ్యతి రాజగార్తిమార్చతి. ప్రజాపతిరకామయతదర్శపూర్ణమాసో సృజేతి స ఏతం చతుర్హోతారమపశ్యత్ తమ్ మనసానుద్వృత్యాహవనీయే జుహోర్. తదో వై సదర్శపూర్ణమాసావసృజత తావస్మాత్సృష్టావపాక్రామతాం తౌ గ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం దర్శపూర్ణమాసావాదధమానః చతుర్హోతారం మనసానుద్వృత్యాహవనీయే జుహుయాత్. దర్శపూర్ణమాసావేవ సృష్ట్వారభ్య ప్రతనుతే గ్రహో భవతి దర్శపూర్ణమాసయో సృష్టయోర్ధృత్యై సో కామయత చాదుర్మాస్యాని సృజేయేతి సజేతం పంచహోతారమపశ్యత్ తమ్ మనసానుద్వృత్యాహవనీయే జుహోత్. తతో వై స చాదుర్మాస్యాన్యసృజత తాన్యస్మాత్సృష్టాన్యపాక్రామన్ తాని గ్రహేణాగృహాత్ తద్గ్రహస్యగ్రహత్వం సాదుర్మాస్యాన్యాలభమాన పంచహోదారం మనసానుద్రుత్యాహవనీయే జుహుయాత్ చాదుర్మాస్యాన్యేవ సృష్ట్వారభ్య ప్రతనుతే గ్రహో భవతి చాదుర్మాస్యానాగుం సృష్టానాం ధృత్యై సోగామయత పశుబంధగుం సృజేయేతి సయేతగుం షడ్భూతారమపశ్యత్ తమ్ మనసానుద్రుత్యాహవనీయే జుహోత్ తతో వై స పశుబంధమసృజత సోస్మాత్సృష్టోపాక్రామత్ సంగ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం పశుబంధేన యక్ష్యమాణ షడ్ధోతారం మనసానుద్రుత్యాహవనీయే జుహుయాత్ పశుబంధమేవ సృష్ట్వారభ్య ప్రతనుతే గ్రహో భవతి పశుబంధస్య సృష్టస్య ధృత్యే సోకామయత సౌమ్యమద్భరగుం సృజేయేతి సయేతగుం సప్తహోతారమపశ్యత్ తమ్ మనసానుద్రుత్యాహవనీయే జుహోత్ తతో వై స సౌమ్యమధ్వరమసృజత సోస్మాత్సృష్టోపాక్రామత్ తంగ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం ఈక్ష్యమాణ సప్తహోతారం మనసానుద్రుత్యాహవనీయే జుహుయాత్ సౌమ్యమేవాధ్వరగం సృష్ట్వారభ్య ప్రతనుతే గ్రహో భవతి సౌమ్యస్యాధ్వరస్య సృష్టస్య ధృత్యై దేవేభ్యో వై యజ్ఞో న ప్రాభవత్ తమేతావచ్చమభరన్ యత్సంభారా తతో వైతేభ్యో యజ్ఞ ప్రాభవత్ యత్సంభారా భవంతి యజ్ఞస్య ప్రభూత్యై ఆతిథ్యమాసాద్య వ్యాచష్టే యజ్ఞముఖం వా ఆతిథ్యం ముఖత ఏవ యజ్ఞకం సంభృత్య ప్రతనుతే అయజ్ఞో వా ఏషోపత్నీక న ప్రజా ప్రజాలేరన్ పత్నీర్వ్యాచష్టే యజ్ఞమేవాక ప్రజానాం ప్రజననాయ ఉపసత్స్వ్యాచష్టే ఏతద్వై పత్నీనామాయతనం స్వైనా ఆయతనేవ కల్పయతి ప్రజాపజరకామయత ప్రజాలేనేతి సతపోదప్యత స త్రివృతగ్స్తోమవసృజత తం పంచదశ స్తోమో మధ్యత ఉదగణత్ తౌపూర్వపక్షరపక్షవతాం పూర్వపక్షం దేవా అన్వసృజ్యంత అపరపక్షమన్వసురా తో దేవా అభవన్ పరాసురాంకామయే తవసీయాన్ సాధతి తం పూర్వపక్షే యాజయేత్ వసీయానేవ భవతి యం కామయేత పాపీలాన్ స్యాదితి తమపరపక్షే యాజయేత్ పాపీలానేవ భవతి తస్మాత్ పూర్వపక్షోపరపక్షాత్ కరుణ్యతరః ప్రజాపతిర్వై దశహోతా చతుర్హోతా పంచహోతా షడ్హోతా సప్తహోతా ఋతవః సంవత్సరః ప్రజాపశపతిమే లోకాః యేవం ప్రజాపతిం బహోర్భూయాగం సంవేద బహోరేవ భూయాన్ భవతి ప్రజాపతిర్దేవాసురానసృజత సరింద్రమపి నాసృజత తం దేవా అబ్రువన్ ఇంద్రన్నోజనయేతి సోబ్రవీద్ యథాహం యుష్మాగస్తపసా సక్షి ఏమింద్రంజనయద్ధమితి తే తపోదప్యంత త ఆత్మన్ంద్రమపశ్యన్ తమబ్రువన్ జాజస్వేతి సోబ్రవీద్ కిం భాగభేదమభిజనిష్య ఇతి ఋతోన్ సంవత్సరం ప్రజా పశూన్ ఇమాన్ లోకానిత్యబ్రువన్ తం వైమాహుత్యా ప్రజనయతేత్యబ్రవీద్ తంచతుర్హోత్రా ప్రాజనయన్ యః కామయేత వీరో మాజాయేతేతి స చతుర్హోతారంజుహుయాత్ ప్రజాపతిర్వై చతుర్హోతా ప్రజాపతిరేవ భూత్వా ప్రజాయతే జజనజింద్రమింద్రియాయ స్వాహేతి గ్రహేణ జ్యోతి ఆస్య వీరో జాయతే వీరగుంహి దేవా ఏతయాహుత్యా ప్రాజనయన్ ఆదిత్యాశ్చాంగిరసశ్చ సువర్గే లోకే స్పర్ధంత వయం పూర్వే సువర్గం లోకమిజామ వయం పూర్వ ఇది ఆదిత్యా ఏతం పంచహోతారమపశ్యన్ తమ్ పురా ప్రాతర్ణ వాకాదాగ్నేభ్యే జుహవః తథో వీతే పూర్వే సువర్గం లోకమాయన్ యస్సువర్గకామస్యాత్ స పంచహోతారం పురా ప్రాతర్ణ వాకాదాగ్నేభ్యే జుహుయాత్ సంవత్సరో వై పంచహోతా సంవత్సరస్సువర్గో లోకః సంవత్సర ఏవర్తుషు ప్రతిష్టాయ సువర్గం లోకమేతి బ్రువన్నంగిరస ఆదిత్యాన్ త్వస్సభ్యో హవ్యం వక్ష్యామితి ఛందస్సిత్యబ్రువన్ గాయత్ర్యాం దృష్టుభిజగత్యామితి తస్మాచ్ఛందస్సు సభ్య ఆదిత్యేభ్యః ఆంగిరసే ప్రజా హవ్యం వహంతి అహంజస్మై ప్రజాఫలిం ఐనమ ప్రతిఖ్యాతం గచ్చతి యేవం వేద ద్వాదశమాసా పంచర్తవః త్రయమే లోకాః అసావాదిత్య ఏక విగుంశః ఏతస్మిన్ వా ఏషశ్రితః ఏతస్మిన్ ప్రతిష్ఠితః యేవమేతగ్శ్రితం ప్రతిష్ఠితం వేద ప్రత్యేవ తిష్ఠతి ప్రజాపతిరకామయత ప్రజాయేతి స ఏతం దశహోతారమపశ్యత్ ఏన దశధాత్మానం విధాయ దశహోత్రాతప్యత తస్యచిత్తిస్మృగాసీత్ చిత్తమాజ్యం తస్యేతావత్యేవ వాగాసీత్ ఏతావాయజ్ఞక్రతుః స చతుర్హోతారమసృజత సోనందత్ అసృక్షివా ఇమమితి తస్య శోభా హవిరాసీత్ స చతుర్హోత్రాతప్యత సోతామ్యత్ స భూరితి వ్యాహరత్ స భూమిమసృజత అగ్నిహోత్రం దర్శపూర్ణమాసో యజోగుంషి తద్వినీయమతప్యత సోతామ్యత్ స భువనిధి వ్యాహరత్ సోమంతరిక్షమసృజత చాతుర్మాస్యాని సామాని స ద్వినీయమతప్యత సోతామ్యత్ స సువరిధి వ్యాహరత్ స దివమసృజత అగ్నిష్టోమముఖ్యమతిరాత్రమృషా ఇమే లోకాః ఇమాన్ ఖలు వై లోకానను ప్రజా పశవశ్చందాగుంసి ప్రాజాయంత యేవమేతాః ప్రజాపతే ప్రథమా వ్యాహృతే ప్రజాతావేద ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే స పంచహోతారమసృజత స హవిర్నా విందత తస్మై సోమస్తనువం ప్రాగచ్చత్ ఏతత్తే హవిరితి స పంచహోత్రాదప్యత సోదామ్యత్ స ప్రత్యంగబాధత సోసురానసృజత తదస్యాప్రియమాసీత్ తద్దుర్వర్ణగుం హిరణ్యమభవత్ తద్దుర్వర్ణస్య హిరణ్యస్య జన్మ తద్వితీయమతప్యత సోదామ్యత్ స ప్రాంగబాధత స దేవానసృజత తదస్య ప్రియమాసీత్ తత్సువర్ణగుం హిరణ్యమభవత్ తత్సువర్ణస్య హిరణ్యస్య జన్మ యేవగుం సువర్ణస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి దుర్వర్ణస్య భ్రాతృవ్యః తస్మాత్ సువర్ణగుం హిరణ్యం భార్యం సువర్ణ ఏవ భవతి ఐనం వ్రిజం గచ్చతి నాప్రియం సహస్రహోతారమసృజత స సప్తహోత్రైవ సువర్గం లోకమేత్ తృణవేన స్తోమేనేభ్యో లోకేభ్యో సురాన్ ప్రాణుదత త్రయస్త్రిగుంశేన ప్రత్యతిష్ఠత్ ఏక విగుంశేన రుచమధత్త సప్తదశేన ప్రాజాయత యజేవం విద్వాన్ సోమేన యజతే సప్తహోత్రైవ సువర్గం లోకమేతి ప్రణవేన స్తోమేనేభ్యో లోకేభ్యో భ్రాతృవ్యాన్ ప్రణుదతే త్రయస్త్రిగుంశేన ప్రతిష్ఠతి ఏక విగుంశేన రుచం ధత్తే సప్తదశేన ప్రజాయతే తస్మాత్ సప్తదశ స్తోమో న నిర్హృత్యః ప్రజాపతిర్వై సప్తదశః ప్రజాపతిమేవ మధ్యతో ధత్తే ప్రజాప్యై దేవా వై వరుణమయాజయన్ తయస్యై యస్యై దేవతాయై దక్షిణామనయత్ తావబ్లైరాత్ తే బ్రువన్ వ్యావృత్య ప్రతిగృహ్ణామ తథా దక్షిణానబ్లేష్యతీతి తే వ్యావృత్య ప్రత్యగృహన్ తతో వైతాన్ దక్షిణానాబ్రీణాం విద్వాన్ వ్యావృత్య దక్షిణా ప్రతి గృహ్ణాది నేనం దక్షిణాబ్రీణాతి రాజావరుణో నయతు దక్షిణేణ్యమిత్యాహ ఆేజం వై హిరణ్యం స్వేన దేవత ప్రతిగృహ్ణాతి సోమాయవాస నిత్యాహ సౌమ్యం వై వాస స్వేన దేవత ప్రతిగృహ్ణాతి రుద్రాజగామిత్యాహ రౌద్రే వై గౌ స్వయమైనాం దేవతగా ప్రతిగృహ్ణాతి వరుణాయాశ్వమిత్యాహ వారుణో వా అశ్వః స్వయమైనం దేవతగా ప్రతిగృహ్ణాతి ప్రజాపతయే పురుషమిత్యాహ ప్రజాపత్యో వై పురుషః స్వయమైనం దేవతగా ప్రతిగృహ్ణాతి మనవే తల్పమిత్యాహ మానవో వై తల్పః స్వయమైనం దేవతగా ప్రతిగృహ్ణాతి ఉత్నాయాంగే రసాయానగిత్యాహ ఇయం వా ఉత్న ఆంగే రస అనయైన ప్రతిగృహ్ణాతి వైశ్వానర్యర్చారథం ప్రతిగృహ్ణాతి వైశ్వానరో వై దేవతజారథ స్వయమైనం దేవతగా ప్రతిగృహ్ణాతి తేనామృతత్వమశ్యామిత్యాహ అమృతమేవాత్మన్ ధత్తే వయోధాత్ర ఇత్యాహ అయేనం కృత్వా స్వర్గం లోకం గమయతి మయోమహ్యమస్తు ప్రతిగ్రహేత్ర ఇత్యాహ యద్వై శివం తన్మయ ఆత్మన ఏవైషా పరేత్తి కగిదం కస్మా అదాదిత్యాహ ప్రజాపతర్వైక సహ ప్రజాపతయే దాతి కామః కామాయేత్యాహ కామే నహి దాతి కామేన ప్రతిగృహ్ణాతి కామో దాత కామ ప్రతిగ్రహీతేత్యాహ కామో హి దాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిశేత్యాహ సముద్ర ఇవ హి కామ నేవ హి కామస్యాంతోస్తి న సముద్రస్య కామేన త్వా ప్రతిగృహ్ణామీత్యాహ యేన కామేన ప్రతిగృహ్ణాతి తదేవేన మమస్మిన్ లోకే కామ ఆగచ్చతి కామైతత్త ఏషా తే కామదక్షిణేత్యాహ కామదేవ తద్యతమానో ముష్మిన్ లోకే దక్షిణామిచ్చతి న ప్రతిగ్రహీతరి యదేవం విద్వాన్ దక్షిణాం ప్రతిగృహ్ణాతి అనృణామేవైనాం ప్రతిగృహ్ణాతి అంతో వా ఏష యజ్ఞస్య యద్దశమమహః దశమేహం సత్పరాజ్ఞయా ఋగ్భ్యస్తువంతి యజ్ఞైవాంతం గత్వా అన్నాద్యమవరుంధరే ఋషిభిస్తువంతి ప్రజనిమే లోకాః ఏభ్య ఏవ లోకేభ్యోన్నాద్యమవరుంధరే వృష్ణివదేర్భవంతి అన్నం వై వృష్ణి అన్నమేవరుంధరే మనసా ప్రస్తౌతి మనసోద్గాయతి మనసా ప్రతిహరతి మన ఇవ హి ప్రజాపతిః ప్రజాపతేరాప్యై దేవా వై సర్పాః తేషామియగం రాజ్యే యత్సర్పరాజ్ఞయా ఋగ్భ్యస్తువంతి అస్యామేవ ప్రతిష్ఠంతి చతుర్హోత్రేణ హోతా వ్యాచష్టే స్తుతమనుగంస దిశాన్యే అంతో వా ఏష యజ్ఞస్య యద్దశమమహః ఏతత్ఖలు వై దేవానాం పరమంగుహ్యం బ్రహ్మ యశ్చతుర్హోదారః దశమేహగ్నిశ్చతుర్హోత్రేంద్యాచష్టే యజ్ఞస్యైవాంతం గత్వా పరమం దేవానాం గుహ్యం బ్రహ్మావరుంధే తదేవ ప్రకాశం గమయతి తదేనం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానాం గమయతి వాచం గచ్చతి యజ్ఞస్య ధృత్యై యజమానదేవత్యం వాహ భ్రాతృవ్యదేవత్యా రాత్రిః అన్నారాత్రిం ధ్యాయేత్ భ్రాతృవ్యస్యైవ తల్లోకం వృంతే యద్దివా వాచం విసృజేత్ అహర్భ్రాతృవ్యాయోచ్ఛిగుంషేత్ యన్నత్తం విసృజేత్ రాత్రిం భ్రాతృవ్యాయోచ్ఛిగుంషేత్ అధివృక్షసూర్యే వాచం విసృజతి ఏతావంతమేవాస్మై లోకముచ్ఛిగుంషతి యావదాదిత్యోస్తమేతి ప్రజాపతి ప్రజాసృజత తా సృష్టాస్తమశ్రిష్యన్ తా రూపేణానుప్రావిశత్ తస్మాదాహు రూపం వై ప్రజాపతిరితి తానామ్నానుప్రావిశత్ తస్మాదాహు నామ వై ప్రజాపతిరితి తస్మాదప్యా మిత్రో సంగత్యా నామ్నాచేద్ధరేతే మిత్రమేవ భవతః ప్రజాపతిర్దేవాసురానసృజత స ఇంద్రమభిదాసృజత తం దేవా అబ్రువన్ ఇంద్రం నోజనయేతి స ఆత్మన్నింద్రమపశ్యత్ తమసృజత తం దృష్టవ్యేర్యం భూత్వానుప్రావిశత్ తస్య వజ్రః పంచదశో హస్త ఆపద్యత ఏనోదయ్యాసురానభ్యభవత్ యేవం వేద అభిభ్రాతృవ్యాన్ భవతి తే దేవా అసురైర్విజిత్య స్వర్గం లోకమాయన్ తే ముష్మిన్ లోకే క్షుద్ధ్యన్ తే బ్రువన్ అముతః ప్రదానం వా ఉపజితి విమేతి తే సక్తహోదారం యజ్ఞం విధాయాయాస్యం ఆంగే రసం ప్రాహిణ్వన్ ఏతే నామప్రకల్పయేతి తస్య వా ఇయం గతిః యదిదం కించ యగేవం వేద కల్పతేస్మై తవా అయం మనుష్యేషు యజ్ఞ సప్తహోత అముత్ర సద్భ్యో దేవేభ్యో హవ్యం వహతి యగేవం వేద ఉపైనం యజ్ఞో నమతి సోమంజల అభివాహ్యేస్మాల్లోకాదమం లోకం గమిష్యంత ఇతి సవాచస్పతే హృది వ్యాహరత్ తస్మాత్ పుత్రో హృదయం తస్మాదస్మాల్లోకాదమం లోకం నాభికామయంతే పుత్రో హి హృదయం దేవా వై చతుర్హోతృభిర్యజ్ఞమతన్వత తే విపాత్మనాభ్రాతృభ్యేణాజయంత అభిసువర్గం లోకమజయన్ దేవం విద్వాగిశ్చతుర్హోతృభిర్యజ్ఞంతను విపాత్మనాభ్రాతృభ్యేణ జయతే అభిసువర్గం లోకం జయతి షడ్భోత్రాయణీయమాసాదయతి అముష్మై వై లోకాయ షడ్భోతా ఏతత్ సోమం యదభిషణ్వంతే ఋజుధై వైదమం లోకం గమజతే చతుర్హోత్రాతిథ్యాం యశో వై చతుర్హోతా యశ ఏవాత్మన్ ధత్తే పంచహోత్రా పశునుపసాదయతి సువర్గ్యో వై పంచహోతా యజమాన పశు యజమానమే సువర్గం లోకం గమయతి గ్రహాన్ గృహీత్వా సప్తహోతారంజుహోతి ఇంద్రియం వై సప్తహోత ఇంద్రియమేవాత్మన్ ధత్తే యో వై చతుర్హోత్రేణ సవనం తర్పయతి ప్రప్యతి ప్రజయా పశుభిః ఉపైనవం సోమపీఠో నమతి మహిష్పవమానే దశహోతారం వ్యాచక్షీత మాధ్యంజునే పవమానే చతుర్హోతారం ఆర్ధరే పవమానే పంచహోతారం యజ్ఞే షడ్హోతారం యజ్ఞాయజ్ఞయస్య స్తోత్రే సప్తహోతారం అనుసవననే వేనాగుత్తప్రయతి తృప్యతి ప్రజయా పశుభిః ఉపైనకం సోమపీఠో నమతి దేవాదీ చతుర్హోద్రభిః సత్రమాసత వృద్ధి పరిమితం యశస్కామాః తే బ్రువన్ యన్న ప్రథమం యశ రక్షాత్ సర్వేషాం నస్తత్సహాసదితి సోమశ్చతుర్హోత్రా అగ్నిః పంచహోత్రా ధాతా షడ్హోత్రా ఇంద్రః సప్తహోత్రా ప్రజాపతిర్దశహోత్రా తే శాగం సోమగుం రాజానయ్యస ఆర్థర్ తన్యకామయత హేనాపాక్రామత్ తేన ప్రళాయమచరత్ తం దేవా ప్రైషై ప్రైషమైచ్ఛన్ తత్ప్రైషాణాం ప్రైషత్వం నిబిధ్యన్యవేదయన్ తన్నివిదాన్నివిత్వం ఆప్రీభిరాప్నువన్ తదాప్రీణామాప్రిత్వం తమఘ్నన్ తస్య యశోభ్యగృహత తే గ్రహ అభవన్ తద్గ్రహాణాం గ్రహత్వం యస్యైవం విదుషో గ్రహా గృహ్యంతే తస్య తే వగృహేతాః బ్రువన్ యో వై నశ్రేష్టో భూత్ తమవధిష్మ పునరిమగం సుభామ ఇది తంఛందోభిరసువంత తచ్ఛందసాంఛందస్త్వాం సామ్నా సమానయన్ తత్సామ్నః సామత్వం ఉక్థైరుతస్థాపయన్ తదుక్థానాముక్థత్వం యదేవం వేద ప్రత్యేవ తిష్ఠతి సర్వమాయురేతి సోమో వైయశః యదేవం విద్వాన్ సోమమాగచ్చతి యశ ఏవైన మృచ్ఛతి తస్మాదాహుః యస్తైవం వేదయశ్చన తాబుభో సోమమాగచ్చతః సోమో హి యశః తంతావయశరిచ్ఛతీత్యాహుః యః సోమే సోమం ప్రాహేతి తస్మాత్ సోమే సోమః ప్రోక్ష్యః యశ ఏవైన మృచ్ఛతి ఇదం వా అగ్నేనైవ కించనాసీత్ నద్యౌరాసీత్ న పృథివీ నాంతరిక్షం తదతదేవ సంవలోకృతస్యామితి తదతప్యత తస్మాత్తే పాదాద్ భూమో జాయత తద్భూయో తప్యత తస్మాత్తే పానాదగ్నిరజాయత తద్భూయో తప్యత తస్మాత్తే పానాజ్యోతిరజాయత తద్భూయో తప్యత తస్మాత్తే పానాదర్చిరజాయత తద్భూయో తప్యత తస్మాత్తే పానాన్మరీచయో జాయంత తద్భూయో తప్యత తస్మాత్తే పానాదుజారా అజాయంత తద్భూయో తప్యత తదభ్రమివ సమహన్యత తద్వస్తిమభినత్ స సముద్రో భవత్ తస్మాత్ సముద్రస్య న పిబంతి ప్రజననమివ హి మన్యంతే తస్మాత్ పశోర్జాయమానాదాపః పురస్తాద్యంతి తద్దశ హోతాన్వసృజ్యత ప్రజాపతిర్వైదశ హోతా యేవం తపసో వీర్యం విద్వాగిస్తప్యతే భవత్యేవ తద్వా ఇదమాపస్త నిలమాసీత్ సరోదే ప్రజాపతి స్వకస్మాగ్ని యజ్ఞస్యా అప్రతిష్టాయా ఇతి యదస్వవాపద్యత సా ప్రసవ్యభవత్ యద్యమృష్ట తదంతరిక్షమభవత్ యదోర్ధముదమృష్ట సాద్యౌరభవత్ యదరోదీత్ తదనయోరోదత్వాం యేవం వేద నాస్య గృహే రుదంతి ఏతద్వా ఏషాం లోకానాం జన్మ యేవమేషాం లోకానాం జన్మ వేద నైష లోకేష్వార్తిమార్చతి స ఇమాం ప్రతిష్టామవిందత స ఇమాం ప్రతిష్టాం యత్వా కామయత ప్రజాయేతి స తపోదప్యత సోంతర్వానభవత్ స జఘనాదసురానసృజత తేభ్యో మృణ్మయే పాత్రేన్న మజుహద్ యాస్య సాతనోరాసీత్ తామపాహత సాతమిశ్రాభవత్ సోకామయత ప్రజాయేతి స తపోదప్యత సోంతర్వానభవత్ స ప్రజననాదేవ ప్రజా అసృజత తస్మాదిమా భోగిష్ఠాః ప్రజననాధ్యేనా అసృజత తాభ్యోదారుమజే పాత్రే ప్రజోదుహత్ యాస్య సా తనూరాసీత్ తామపాహత సా జ్యోత్స్నాభవత్ సోకామయత ప్రజాయేతి స తపోదప్యత సోంతర్వానభవత్ స ఉపపక్షాభ్యామే వర్తో న సృజత తేభ్యోరజతే పాత్రే ఘృతమదుహత్ యాస్య సా తనూరాసీత్ తామపాహత సోహోరాత్రయో సంధిరభవత్ తోకామయత ప్రజాయేతి స తపోదప్యత సోహంతర్వానభవత్ సముహాద్దేవాన సృజత తేభ్యో హరితే పాత్రే సోమమధుహత్ యాస్య సా తనోరాసీత్ తామపాహత తదహరభవత్ ఏతే వై ప్రజాపతేర్దోహాః యేవం వేద దుహ ఏవ ప్రజాః దివా వై నో భూతిది తద్దేవానాం దేవత్వం యేవం దేవానాం దేవత్వం వేద దేవమానేవ భవతి ఏతద్వా అహోరాత్రాణాం జన్మ యమహోరాత్రణన్మ వేద నాహోరాత్రేష్ర్పిమాధతి అసలోమనోసృజ్యత మన ప్రజాపతిమసృజత ప్రజాపతి ప్రజా అసృజత తద్వా ఇదం మనస్వ పరమం ప్రతిష్టితం ప్రేతోవచ్చసన్నామ బ్రహ్మ యుచ్చేస్మైవ్యుచ్చతి ప్రజాయతే ప్రజయా పశుభిః ప్రపరమేష్ఠితమాత్రమాప్నోతి య ఏవం వేద ప్రజాపతీంద్రమసృజతానుజాపరం దేవానాం సంబ్రాహిణాద్ ఏతేషాం దేవానామధిపతివేధీతి తందేవా అబ్రువన్ కస్త్వమసి వయం వై త్వచ్చ్రేయాగం సస్మయతి సోబ్రవీర్ కస్త్వమసి వయం వై త్వచ్చ్రేయాగం సస్మయతి మా దేవా అవోసన్మితి అథవా ఇదం తర్హి ప్రజాపతౌ హర ఆసీర్ యదస్మిన్నాదిత్యే తదేనమబ్రవీర్ ఏతన్మే ప్రయజ్జ అథాహమేతేషాం దేవానామధిపతిర్భవిష్యామీతి సోహగ్రస్యామిత్యబ్రవీత్ ఏతత్ ప్రదాయేతి ఏతత్స్యామిత్యబ్రవీత్ యదేతద్బ్రవీషీతి కోహవై నామ ప్రజాపతిః యేవం వేద విదురే నన్నామ్నా తదస్మై రుక్మం కృత్వా ప్రత్యముంచత్ తతో వాగ్మింద్రో దేవానామధిపతిరభవత్ యేవం వేద అధిపతిరేవ సమానానాం భవతి సోమన్యత కిం కిం వా అకరమితి స చంద్రం ఆహరేతి ప్రాలపత్ తచ్చంద్రమతశ్చంద్రమత్వం య ఏవం వేద చంద్రవానేవ భవతి తం దేవా అబ్రువన్ సువీర్య మర్యాదథా గోపాయతయతి తత్సౌర్యస్య సౌర్యత్వం య ఏవం వేద నైనం దభ్నోతి కశ్చనాస్మిన్ వా ఇదమింద్రియం ప్రత్యస్థాపితి తదింద్రస్యేంద్రత్వం య ఏవం వేద ఇంద్రియావ్యేవ భవతి అయం వా ఇదం పరమో భోగితి తత్పరమేష్ఠిన పరమేష్ఠిత్వం య ఏవం వేద పరమావేవ కాష్ఠాం గచ్చతి తం దేవాస్తమంతం పర్యదిశన్ ప్రథమ పురస్తాద్ రుద్రాదక్షిణ ఆదిత్యా పశ్చాద్ విశ్వే దేవా ఉత్తరత అంగిరస ప్రత్యంచం సాధ్యా పరాంచం ఏవం వేద ఉపైరగం సమానా సంవిశంది స ప్రజాపతిరేవ భూత్వా ప్రజా ఆవయత్ తా అస్మైనాతిష్టంతాన్నాద్యాన తాముఖం పురస్తాత్ పశ్యంతే దక్షిణతః పర్యాయం సదక్షిణతః పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణతః పశ్చాత్పర్యాయం తపశ్చాత్పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణతః ముఖం పశ్చాత్ ఉత్తరతః పర్యాయం స ఉత్తరతః పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణతః ముఖం పశ్చాత్ ముఖముత్తరతః ఊర్ధ్వా ఉదాయన్ స ఉపరిష్టాన్యవర్తయత తా సర్వతో ముఖో భూత్వావయత్ తతో వై తస్మై ప్రజాతిష్ఠంతాన్నాద్యాయ యదేవం వేదాన్ పరితవర్తయతే నిచ ప్రజాపతిరేవ భూత్వా ప్రజా అత్తి తిష్టందే స్మై ప్రజా అన్నాద్యాయ అన్నాదేవ భవతి ప్రజాపతిరకామయత బహోర్భూయాన్స్యామితి స ఏతం దశహోతారమపశ్యత్ సంబ్రాయంత తస్య ప్రయుక్తి బహోర్భూయానభవత్ యః కామయేత బహోర్భూయాన్స్యామితి స దశహోతారం ప్రయంజీత బహోరేవ భూయాన్భవతి సో కామయత వీరో మహాజాయేతేతి స దశహోతశ్చతురహోతారం నిరమిమీత తం ప్రాయుంత తస్య ప్రయుక్తీంద్రో జాయత యః కామయేత వీరో మహాజాయేతేతి స చతుర్హోతారం ప్రయంజీత ఆశ్చ వీరో జాయతే సోకామయత పశుమాన్ శ్యామితి సచతుర్హోత పంచహోదారం నిరమిమీత తం ప్రాయుంక తస్య ప్రయుక్తి పశుమానభవత్ యః కామయేత పశుమాన్ శ్యామితి స పంచహోదారం ప్రయంజీత పశుమానేవ భవతి సోకామయత తవోమేతంతేరన్యతి స పంచహోత షడ్హోదారం నిరమిమీత తం ప్రాయుంక తస్య ప్రయత్నవోస్మాకల్పమన్న యః కామయే తర్తవో మే కల్పేరన్యతి స షడ్ధోతారం ప్రజంజీత కల్పందేస్మాతవ సోకామయత సోమపః సోమజాజీ స్యాం ఆమె సోమపః సోమజాజీ జాజేతేతి స షడ్భోతస్తప్తహోతారం నిరమిమీత తం ప్రాజుంత తస్య ప్రయుక్తి సోమపః సోమజాభ్యభవత్ ఆస్య సోమపః సోమయాజ్య జాయత యః కామయేత సోమపః సోమయాజీ స్యాం ఆమే సోమపః సోమయాజీ జాయతేతి సహతహోదారం ప్రయంజీత సోమప ఏవ సోమయాజీ భవతి ఆస్య సోమపః సోమయాజీ జాయతే సవా ఏష పశు పంచధా ప్రతిష్టతి అధ్యర్ముఖేన తే దేవా పశోన విత్వా స్వర్గం లోకమాయన్ హే ముష్మిన్ లోకేభ్యక్షుభ్యన్ తే బ్రువన్ అమృత ప్రదానం వా ఉపజీవిమేతి తే సక్తహోదారం యజ్ఞం విధాయాస్యం ఆంగేన సంప్రాహిణ్వన్ ఏతే నామత్ర కల్పయేతి తస్య వా ఇదం లబ్ధిః యదిదం కించ యదేవం వేద కల్పతే స్మై తవా అయం మనుష్యేషు యజ్ఞ సప్తహోతా అముత్ర సభ్యో దేవేభ్యో హవ్యం వహతి ఏం వేద ఉపైనం యజ్ఞో నమతి యో వై చతుర్హోత్రణ నిదానం వేద నిదానవాన్ భవతి అగ్నిహోత్రం వేదశహోతుర్నిదానం దర్శపూర్ణమాసో చతుర్హోతు సాదుర్మాస్యాది పంచహోతు పశుబంధషడ్భోతు సౌమ్యాధ్వర సప్తహోతు ఏతద్వై చతుర్హోతృణ నిదానం ఏం వేద నిదానవాన్ భవతి ఇతి ద్వితీయాష్టకే ద్వితీయ ప్రశ్న సమాప్తః